అచ్చటి గణములు విలాసినులగు తమ స్త్రీలతో కూడి విహారములు సలుపుచుందురు. అచట వెండి ప్రాకారము తళతళ మెరయుచుండును. దేవీ పూజలు భక్తులకు ప్రసన్నత కలుగజేయుచుండును. అచటి హేమంత ఋతువు తన గణములతో ఆయుధములతో అనురాగవతుల మనస్సులను పరవశింపజేయుచుండును. అతని భార్యలు సహస్రీ సహియశ్రీలు. అచట దేవీవ్రతములాచరించు సిద్ధులుందురు. బంగారు ప్రాకారమున కెగువన పుష్యరాగమణుల ప్రాకారము శోభతో నుండును. అచటి నేలపై నున్న వనములు ఉపవనములు అన్నియు పుష్యరాగమయములే. పుష్యరాగపు చెట్ల పాదులు సొంపుగా నుండును. అక్కడ రత్న ప్రాకారము కూడా కలదు. దానిలోని చెట్లు పక్షులు వనభూములు అన్నియు రత్నమయములే. మండపములు స్తంభములు సరోవరములు కమలములును రత్నమయములే. అచట దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధములను ధరించి దిక్పాల సమష్ట్యాత్మ రూపముతో ప్రకాశించుచుందురు. ఆ ప్రదేశమునకు తూర్పున ఎత్తైన శిఖరములు గల అమరావతి పట్టణము పలు విధముల వనములతో అలరారుచుండును. అక్కడ మహేంద్రుడు విరాజిల్లుచుండును. వేల ఇంద్రుల తేజము గల మహేంద్రుడు వజ్రపాణి అయి ఐరావతము ఎక్కి దేవసేనలతో గంభీరముగా వెలుగొందుచుండును. ఇంద్రాణియు దేవాంగనలతో కూడియుండును. దానికి ఆగ్నేయమున అగ్నిమయ పట్టణమో అన్నట్లు అగ్నిపురము వెలుగొందుచుండును. అగ్ని అక్కడ తన భార్యలైన స్వాహ స్వధా దేవులను గూడి తన వాహన భూషణ దేవగణములతో ప్రకాశించుచుండును. దక్షిణ దిశయందు యమపురము గలదు. అందు యముడు దండధారియై చిత్రగుప్తుడు మొదలగు వారితో కూడియుండును. నైరుతియందు రాక్షసులుందురు. అచట రాక్షసులతో ఖడ్గధారి అయిన నైరుతి వెలుగొందుచుండును. పడమట వరుణుడు పాశపాణి అయి ప్రతాపవంతుడై ఒప్పుచుండును. అతడు మహామత్స్యమును అధిరోహించి దేవసేనలను గూడి తన శక్తితో వరుణలోకమందు వరుణానితో రతిక్రీడల మునిగి తేలుచు ప్రమోదముందుచుండును. ఇక వాయవ్యమున వాయులోకములో వాయుదేవుడు నివాసముండును. అతడు వాయు సాధనమున సిద్ధులైన యోగులను గూడి ధ్వజహస్తుడు విశాలాక్షుడు మృగవాహనుడై చెలువొందును. మరుద్గణములు తనను సేవింపగా అతడు తన శక్తిని గూడియుండును. ఉత్తరమున యక్షలోకము ప్రకాశించుచుండును. అచట వృద్ధి బుద్ధులను శక్తులగూడి యక్షరాజు విరాజిల్లుచుండును. అతడు ధనపతి నవనిధులకు అధిపతి. మణిభద్రుడు పూర్ణభద్రుడు మొదలగు యక్షసేనాధిపతులతో కుబేరుడు తన శక్తితో అధిక సంపన్నుడై తేజరిల్లును. ఈ సైన్యమున మహారుద్రలోకము విరాజిల్లుచుండును. అది విలువైన రత్నములతో నిర్మించబడినది. అందు మహారుద్రుడు స్వయముగా ప్రకాశించుచుండును. అతడు మహోగ్రుడు దీప్త నయనుడు మూపున అమ్ముల పొదిని ధరించినవాడు. అతడు ప్రకాశించు ధనువును ఎడమచేత ధరించి తనతో సమానమైన అనేక రుద్రులతో చేరియుండును. ఆ రుద్రులు కూడా ఆయుధములను ధనుస్సులను ధరించియుందురు. వారి భీకర ముఖముల నుండి నిప్పును కురియుచుండును. అచట వీరభద్రాదులను కూడి మహారుద్రుడు కొలువై విరాజిల్లుచుండును. అచట ప్రమథ గణములు భూత సంఘముతో మహాట్టహాసము చేయుచు శబ్దముతో భయమును కలిగింతురు. మహేశ్వరుడు ఈశాన దిక్కునకు ప్రభువగుట వలన ఈశానుడు అనబడుచున్నాడు. అతడు అష్టమూర్తియు మహారుద్రుడునై విరాజిల్లుచుండును. పుష్యరాగమణుల ప్రాకారములోపల పద్మరాగమణుల ప్రాకారము ప్రకాశించుచుండును. అచటి నేల కూడా అట్లే ఎర్రగా ఉండును. ఆ ప్రాకారము 10 యోజనములు ఎత్తుగలది. దానికి గోపుర ద్వారములు గలవు. అచట పద్మరాగమణులతో ప్రకాశించు మండపము ఎన్నియో కలవు. ఆ ప్రాకారముల మధ్య అనేకాయుధములు కలవు. రత్నభూషణముల ధరించిన వీరులును 64 కళలను గలవు. ఆ వీరులకు ప్రత్యేకముగా నాయకులు గలరు. వారికి ప్రత్యేకముగా లోకములు కూడా కలవు. ఆ లోకములు కూడా పద్మరాగ మణులతో నిర్మింపబడినవే. పింగళాక్షి మొదలగు వారు 64 కళలు శక్తులు అనబడుదురు. వారందరికీ నిప్పులు గ్రక్కుచున్న మహోజ్వలమైన నాలుకలు కలవు. వారి ముఖముల నుండి అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుచుండును. అందరును ధనుస్సులను బాణములను ధరించి కయ్యమునకు కాలు దువ్వుచుందురు. పటపట పండ్లు కొరుకుటచే కల్గు ధ్వనికి దిక్కులు పిక్కటిల్లుచుండును. ఆ వీరులందరకును కేశములూర్ధ్వముగా నుండును. వారికి విల్లంబులు ధరించిన అనేక అక్షౌహిణుల సేన కలదు. ఒక్కొక్క శక్తికి 100,000 బ్రహ్మాండములనైన సంహరింపగల శక్తియున్నది. 100 అక్షౌహిణుల సేనలు గలవు. ఈ లోకములో ఆ శక్తులకు సాధ్యము కానిదీ లేదు. ఆ ప్రాకారములో వారి యుద్ధ సామగ్రి భద్రపరచబడును. అచట రథములు, గుర్రములు, శస్త్రములు లెక్కకు మీరియున్నవి. వారందరును దేవి కొరకై యుద్ధము చేయుటకు సన్నద్ధులయ్యుందురు. వీరు కోపించినచో బ్రహ్మాండముల నెల్ల నశింపజేయగలరు. గోమేధిక ప్రాకారము దాటినచో లోపలి వైపున వజ్రాల ప్రాకారము ప్రకాశించుచుండును. అదియును 10 యోజనములు ఎత్తుగలది. గోపుర ద్వారములందు గొలుసులు బిగించిన తలుపులు గలిగి దివ్య శోభతో నుండును. అచటి వీధులు, సందుగొందులు, తీగలు, పక్షులు అన్నీయు వజ్రమయములే. బావులు, చెరువులు, దిగుడు బావులు వజ్రమయములే. అచ్చట భువనేశ్వరీదేవి దాసీజనము నివసింతురు. ప్రతి దాసియు 100,000 దాసీజనముచే సేవలందుకొనును. కొందరు విసిన కర్రలు, కొందరు పాత్రలు, కొందరు తాంబూల పాత్రలు చేతులతో పట్టుకొని నిలువబడియుందురు. కొందరు దేవి పాద కమలముల నొత్తుటయందు తన్మయులగుచుందురు. కొందరు పూలదండలల్లుచుందురు. అచటి స్త్రీలు విలాసవత్తులై చతురలై రాణకెక్కుదురు. ఆ యువతులెల్లరును దేవీ సేవకై నడుము బిగించి ఉందురు. దేవీ దయాదృష్టి ముందు ముజ్జగములను సైతము తుచ్ఛముగా తలంచెదరు. శ్రీదేవీ దాసులు శృంగార మదగర్వితలు. వారెల్లరును మెరుపు తీగల వంటి శరీరము కలవారు. వారు ధ్వనిచేయు అందలతో ఒయ్యారము లొలుకపోయుచు ఇటు అటు సంచరించుచుందురు. కన్నుల పండుగా ఉందురు. వజ్ర ప్రాకారము దాటగా దానికెదురుగా లోపలి భాగమున వైడూర్య మణుల ప్రాకారము గలదు. అది కూడా 10 యోజనముల ఎత్తైన గోపుర ద్వారములతో విలసిల్లుచున్నది. అచటి నేల, వీధులు, సందులు, గొందులు అన్నీయు వైడూర్య మణిమయములే. అచటి వాపీ కూపములు, చెరువులు, నదీతీరములు, ఇసుక భూములు అన్నీయు వైడూర్యమయములే. అచటి 8 దిక్కులందును బ్రహ్మ మొదలగు దేవతల మండలములగలవు. వారందరూ తమ తమ గణములతో కొలువులో ఉందురు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అను వీరలు సప్తమాతృకలు. 8వ మాతృక శ్రీ మహాలక్ష్మి ప్రసిద్ధిగాంచినది. వీరు జగములకు శుభకార్యణులు. ఈ ప్రాకారము 4 ద్వారములందును నిత్యము మహేశ్వరీదేవి దివ్య వాహనములు చక్కగా అలంకరింపబడి సంసిద్ధముగా ఉండినవి. అచట కోట్ల కొలది ఏనుగులు, గుర్రములు, రాయించలు, సింహములు, గురుత్మంతులు, వృషభములు, పల్లకీలు, నెమళ్ళు వాహనములై సిద్ధముగా ఉండును. మరియు కోట్ల కొలది రథములు, వాటికి రువైపుల పార్శ్వచరులు కలవు. అచట పలు విధముల జెండాలతో, గుర్తులతోనూ, వాద్య విశేషములతో అందమైన విమానములు కోట్ల కొలది కనిపించుచుండును. వైడూర్యమణి ప్రాకారమునకు ఎదుట ఇంద్రనీలమణులతో నిర్మింపబడిన 7 యోజనములెత్తుగల మరి ఒక ప్రాకారము కలదు. అందలి వీధులు, ఇళ్ళు, చెరువులు, నూతులు అన్నీయు ఇంద్రనీలమణి నిర్మితములే. అచట అనేక యోజనములు విస్తారము గల పద్మమొకటి కలదు. దానికి 16 రేకులు కలవు. 2వ సుదర్శన చక్రమా అన్నట్లు ఉండును. అచ్చట 16 శక్తుల స్థానములు అన్ని వస్తువులతో నిండియుండును.